నీకు చింత దోచేస్తా, ఇక్కడినంతా దోచేస్తా, భయాలన్నీ దోచేస్తా, భారాలన్నీ దోచేస్తా, అప్పు సప్పు దోచేస్తా, ఆపదనంతా దోచేస్తా. వంకర గీతను నూతుట రాసిన వంకర రాతను వెంట వెంట పడి ఎత్తుకెళ్ళిపోదా. జంతరు మంతరు జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా, చిందర వందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా. అందరి బాధలు దోచేస్తా, చిందర వందర చిందులు వేసి గందరగోళం చేసేస్తా. చీరల బదులు నీలో చెడు లక్షణాలే లాగేస్తా, దాచేస్తా. నవ్వుల మాటున ఏడుపులన్నీ, ప్రేమల మాటున ద్వేషాలన్నీ, వేషం మాటున మోసాలన్నీ స్వాహా చేసేస్తా. రంగుల మాటున రంగాలన్నీ, మాటల మాటున మర్మాలన్నీ, సాయం మాటున స్వార్థాలన్నీ సఫా చేసేస్తా. జంతరు మంతరు జాదూ చేసి అందరి బాధలు దోచేస్తా.